అసావాదిత్యో నమ్యరోచత తస్మై దేవా ప్రాయశ్చిత్యమై షంతస్మాయేతాన్ దశర్షభామానభందతగైవాస్మృజమదధర్య బ్రహ్మవర్చసకామస్యాత్తస్మాయేతాన్ దశర్షభామానభేదాముమేవాదిత్యగ్నిస్వేన భాగధేయేనోపధావచిసగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి వసంతా ప్రాతస్త్రీన్ లలామానానభేదగ్రేష్మే మధ్యంతి నేత్రేంక్షితి పృష్టాన్ శరద్యపరాన్నేత్రేంక్షితి పారాంత్రేణి వాదిత్యస్య తేజాగుంసి వసంతా ప్రాతగ్రేష్మే మధ్యంతి నే శరద్యపరాన్నే యావంతేవ తేజాగుంసి తాన్యేవావరుంధేత్రయస్త్రయాలభ్యంతేభిపూర్వమేవాస్మిన్ తేజోదధారి సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సరో వై బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర ఏవాస్మై బ్రహ్మవర్చసం ప్రయచ్చతి బ్రహ్మవర్చస్యేవ భవతి సంవత్సరస్య పరస్తాత్ ప్రజాపత్యం కద్రుమాన భేద ప్రజాపతి సర్వా దేవతా దేవతాస్యేవ ప్రతిష్ఠతి యతి బిభీయా దుష్టమిమా భవిష్యామేతి సోమా పౌష్ణగ్శ్యామమానభేద సౌమ్యో వై దేవతయా పురుష పౌష్ణా పశవస్వైవాస్మై దేవతయా పశుభ్యస్పచం కరో దినదశ్చర్మ భవతి దేవాశ్చ వైయమశ్చాస్మిన్ లోకే స్పర్ధం దశ యమో దేవానామింద్రియం వీర్యమయుమదద్యమస్య యమత్వంతే దేవామన్యంత యమో వాలిరమభూయద్వయజ్ఞస్మై దితే ప్రజాపతిముపాధా సకేతౌ ప్రజాపతిరాత్మన వృక్షవశౌ నిరమిమీదతే దేవా వైష్ణావరుణేం వశామానభంతైంద్రముక్షాణంతం వరుణేనైవ గ్రాహయిత్వా విష్ణునాయేన ప్రాణుదంతైంద్రేణైవాస్యేంద్రియమవ్యంజతయోభ్యాదుర్వ్యమానస్పర్ధమానా వైష్ణావరుణేం వశామానభేదైంద్రముక్షాణం వరుణేనైవ భ్రాదుర్వ్యంగ్రాహయిత్వా విష్ణునా యజ్ఞేన ప్రణుదత ఐంద్రేణైవాస్యేంద్రియం వృంగే భవత్యాత్మనా పరాస్య భ్రాదుర్వ్యో భవతీంద్రో వృత్రమహంతం వృత్రాదశోడశభిర్భోగేరసినాత్తస్య వృత్రస్య శీర్షతోగామముదాయంతా వైదేహ్యో భవంతా సామృషభో జఘనేనో దైత్తమింద్రో జాయత్సోమన్యతయో ఇమమానభేదముచ్చేతాస్మాత్ పాత్మనైతి సాజ్ఞేయం కృష్ణగ్రీవమానభైంద్రమృషభందస్యాగ్నిదేవస్వేన భాగధేయేనోపసృతష్టోడశధా వృత్తస్య భోగానప్యదహదైంద్రేణేంద్రియమాత్మన్న పాత్మనా గృహీత స్యాత్ సాజ్ఞేయం కృష్ణగ్రీవమానభేదైంద్రమృషభమగ్నిరేవాస్యస్వేన భాగధేయేనోపసృతః పాత్మానమవిదహత్యైంద్రేణేంద్రియమాత్మన్ధత్తే ముచ్యతే పాప్మనాభవత్యేవద్యా వా పృథివ్యాం ధేనుమానభేదజ్యోగపరుద్ధో నయోరిహి వాగేషో ప్రతిష్ఠితో ధైర్యజ్యోగపరుద్ధోద్యా వా పృథివీ ఏవ స్వేన భాగధేయేనోపధావతితే ఏవైనం ప్రతిష్టాంగమయత ప్రత్యేపతిష్ఠతి పరిహారిణి భవతి పరిహారి వహ్యేదస్య రాష్ట్రయోజ్యోగపరుద్ధ సమృద్ధే వాయవ్యం వత్సమానభేద వాయుర్వానయోర్వత్స ఇమే వాస్మై లోకా అపశుష్కా విడప శుష్కా శైలజ్యోగపరుద్ధో వాయుమేవ స్వేన భాగధే నోపధావతి సగేవాస్మా ఇమాన్ లోకాన్ విషం ప్రదాపయతి ప్రాస్మా ఇమే లోకాస్త్వమంతి భుంజత్తేనం విడుపతిష్ఠతే ఇంద్రోబలస్య విలమపో నోత్సయముత్తమ పశురాసేత్తం పృష్టం ప్రతి సంగృహ్యో దక్షిదత్తగం సహస్రం పశువో నోదాయం సర్వన్నతో భవద్య పశుకామస్య సగేతమైంద్రమున్నతమానభేదేంద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మై పశూన్ ప్రయచ్చతి పశుమానేవ భవత్యున్నతో భవతి సాహస్రీ వాగేషా లక్ష్మీ యదున్నతో లక్ష్మీ ఇవ పశూనవరుంధే యదా సహస్రం పశూన్ ప్రాప్నుయాథమేష్టవం వా మనమాలభేతేతస్మిన్ వేదసహస్రమధ్యతిష్ఠప్తస్మాదేశ వా మనస్సమేషిత పశుభ్యేవ ప్రజాదేభ్య ప్రతిష్టాం దధాతి గోరుహతి సహస్రం పశూన్ ప్రాప్తమిత్యాహోరాత్రాణ్యేవ సహస్రకం సంపాద్యాలభేత పశవో వా అహోరాత్రాణి పశూనేవ ప్రజాతాన్ ప్రతిష్టాంగమయత్యోషధీభ్యో వేహకమాలభేద ప్రజాకామోషధయో వా ఏతం ప్రజాయై పరిపాధంతే యోనం ప్రజాయేతం ప్రజాన్న విందతమోషధయః ఖలు వా ఏతస్యేషోగమపిఘ్నంతి యా వేహద్భవత్యోషధీరేవ స్వేన భాగధేయేనాపధావతి తా ఏవాస్మై స్వాద్యోనే ప్రజాన్ ప్రజనయంతి విందతే ప్రజామాపో వాషధయో సత్పురుషావేవాస్మాసతశ్చద్దరి తస్మాదాహుర్యశ్చైవం వ్యాధయశ్చ నాపస్త్వాసతశ్చద్దదీంద్రేకం సూతవ శాపాలభేదభూతి కామో జాతో వాషయోరంభో తే సంభోజన్న ప్రాప్నోదేంద్రం ఖలు వాషా సోత్వశాభవతింద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవైనం భూతింగమయతి భవత్వేవయగం సోత్వాశాస్యాత్తమైంద్రమేవాలభేతైతద్వాపదతింద్రియగం సాక్షాదేవేంద్రియమవరుంధ ఐంద్రాగ్ఞం పునరుచ్చిష్టమాలభేదయః తృతీయాత్ పురుషాత్ స్వమన్నపి వేద్విచ్ఛిన్నో వాగేతస్య సోమపీఠో యో బ్రాహ్మణః సన్నా తృతీయాత్ పురుషాత్ స్వమన్నపి బలీంద్రాగ్ని ఏవస్మేన భాగధేయేనోపధావతి ఆదేవాస్మే స్వామపీఠం ప్రయచ్చత ఉపేణకం స్వామపీఠో నమదియతేంద్రో భవతీంద్రియం వై స్వామపీఠ ఇంద్రియమేవ స్వామపీఠమవరుంధే యదాగ్నేయో భవత్యాగ్నేయో వై బ్రాహ్మణ స్వామేవ దేవతామనుసంతనోది పునరుచ్చిష్టో భవతి పునరుచ్చిష్ట ఇవేదస్య స్వామపీఠ సమర్థే బ్రాహ్మణస్పత్యంతో పరమానభేదాభిచరన్ బ్రహ్మణస్పతిమేవ స్వేన భాగధేయేనోపధావతి తస్మాదేవై నమాదిష్టతి తాజగాత్యమాక్షరితో పరో భవతి క్షురపనిర్వాహేషా లక్ష్మీయత్తో పరః సమర్థ్యై స్వయోపో భవతి వజ్రో వై స్వ్యోవజ్రమేవాస్మై ప్రహరతి శరమయం బలిశ్రీణాద్యేవైనం వైభేదగయిద్మోభిణత్వేవైనం బృహస్పత్యగుంశజ పృష్టమాన భేద గ్రామకామో యః కామయేత పృష్టగుంసమానాగస్యామితి బృహస్పతిమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవైనం పృష్టగుంసమానాంతరోది గ్రామ్యే భవతి పృష్టో భవతి బృహస్పత్యోక్ేషదేవతగా సమర్థ్యై పౌష్ణగ్యశ్యామమాన భేదాన్న కామోన్నం వై భూషా భూషణమేవ స్వేన భాగధేయేనోప ధావతి స ఏవాస్మాన్నం ప్రయచ్చత్యన్నాద ఏవ భవతి శ్యామో భవత్యేతద్వా అన్నస్య రూపకం సమృద్ధి మారుతం వృష్టిమాన భేతాన్న కామోన్నం వే మరుతో మరుత ఏవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవాస్మాన్నం ప్రయచ్చన్నాద ఏవ భవతి ప్రత్యర్భవత్యేతద్వా అన్నస్య రూపకం సమృద్ధ్యా ఇంద్రమరుణమాన భేదేంద్రియకామయింద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవాస్మిన్నింద్రియం దధాదేంద్రియావ్యేవత్తరుణో భ్రూమాన్ భవత్యేతద్వా ఇంద్రస్త రూపకం సమర్థ్యే సావిత్రోర్ధస్తమానభేద సనికామస్త పితా వై ప్రసవానామీశేష పితారమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవాస్మై సయం ప్రసవతి దానకామాస్మై ప్రజా భవంతి మధ్వస్తో భవతి సావిత్రోక్యేష దేవతగా సమర్థ్యై వైశ్వదేవం బహురూపమాన భేదాన్నగామో వైశ్వదేవం వాన్నం విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధావతి స ఏవాస్మాన్నం ప్రయచ్చంత్యన్నాద ఏవ భవతి బహురూపో భవతి బహురూపగ్రక్యన్నగం సమర్థ్యై వైశ్వదేవం బహురూపమాన భేద గ్రామకామో వైశ్వదేవా వేష జాత విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధా ేవాస్మే సుజాతాన్ ప్రయచ్చంది గ్రామ్యేవ భవతి బహులోపా భవతి బహుదే భక్త్యోక్యేణ సమధ్యే ప్రాజాభక్త్యంతో పరమానభేదయస్యానాజ్ఞాతమివజ్ఞోకామయే ప్రాజాభక్త్యో వై ప్రజాపతి ఖలు వేదస్యానాజ్ఞాతమివజ్ఞోకామయతి ప్రజాపతిమేవ స్వేన భాగధేనోపధావృతిసేవైనంతస్మాత్స్వామాన్ముంచలితో పర భవతి ప్రాజాపత్యోహ్యేషదేవతయా సమర్థ్యై వషట్కాలో వేగాయత్రియే శిరాక్షిదత్తస్యేరసః పరాపదత్తం బృహస్పతిరుపా గృహ్ణాత్ సాశిషపృష్ఠావశా భవద్యో ద్వితీయః పరాపదత్తం మిత్రావరుణాపుపా గృహ్ణీతాగుంసాద్యరూపావశా భవద్యః తృతీయః పరాపదత్తం విశ్వే దేవా ఉపా గృహ్ణన్ సాపహరూపావశా భవద్యశ్చతుర్థ పరాపదత్స పృథివీ ప్రావిశత్తం బృహస్పతిరభ్య గృహ్ణాదస్త్వేవ సమభవద్యల్లోహితం పరామదత్తద్రుద్రముపాగృహ్ణాత్ సా రౌద్రే లోహిణే వశా భవద్బార్హస్పత్యాగుంషిత పృష్ఠామామభేద బ్రహ్మార్చసకామో బృహస్పతిమేవస్మేన భాగధేయేనోపధావతి సగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి ఛందసాం వాయేదనోయద్వశారథైవ ఖలు వై బ్రహ్మవర్చసం ఛందసామేవ రసేనరసం బ్రహ్మవర్చసమవరుంధే మైత్రావరుణేంద్రియోపామానభేద వృష్టికామో మైత్రం వా అహర్వారుణే రాత్రిరహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యావరిషది మిత్రావరుణావేవస్మేన భాగధేయేనోపధావతి తావేవాస్మాహోరాత్రాభ్యాం పర్జన్యం వర్షయతశ్చందసాం వాగేషరసోజద్వసారథయివ ఖలు వై వృష్టిశ్చందసామేవ రసేనరసంవృష్టిమవరుంధే మైత్రావరుణేంద్రిరూపామానభేద ప్రజాగామో మైత్రం వా అహర్వారుణే రాత్రిరహోరాత్రాభ్యాం ఖలు మే ప్రజా ప్రజాయంతే మిత్రావరుణావేవస్మేన భాగధేయేనాపధావజితావేవాస్మాహోరాత్రాభ్యాం ప్రజాం ప్రజనయతశ్చందసాం వాగేషరసోజద్వసారథయివ ఖలు వై ప్రజాఛందసామేవ రసేనరసం ప్రజావరుంధే వైష్దేవీం బహులోపామానభేదాన్నగామో వైష్దేవం వా అన్నం విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధావజిత ఏవాస్మా అన్నం ప్రయచ్చన్నాదయేవ భవతి ఛందసాం వాగేషరసోజద్వసారథయివ ఖలు వా అన్నం ఛందసామేవ రసేనరసమన్నమవరుంధే వైష్దేవీం బహులోపామానభేద గ్రామగామో వైష్దేవాదా విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధావజిత ఏవాస్మై స జాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యేవ భవతి ఛందసాం వాగేషరసోజద్వసారథయివ ఖలు వై స జాతాశ్చందసామేవ రసేనరసగుం స జాతానవరుంధే బార్హస్పత్యముక్షభజమానభేద బ్రహ్మవర్చసగామో బృహస్పతిమేవ స్వేన భాగధేయేనోపధావతి సమేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి వశం వాగేషరుక్షావశయివ ఖలు వై బ్రహ్మవర్చసం వశేనైవ వశం బ్రహ్మవర్చసమవరుంధే రౌద్రేగుం రోహిణీమానభేదాభిచరన్ రుద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి తస్మాగేవై నమావృష్టది తాజగాత్రిమార్చది రోహిణీ భవతి రౌద్రేత్యేషా దేవతగా సమర్థ్యైష్టోయోపా భవతి వజ్రోపైష్టో వజ్రమేవాస్మై ప్రహదిశమయం బలిహశ్రాత్వేవైనం వైభేదగరిద్మాభిరత్వేవైనం అసామాదిత్యో నవ్యరోచర తస్మై దేవా ప్రాయశ్చిత్యమే ఛందస్మాగేతాగుం సౌరేజశ్వేతాం వశామానభందతగేవాస్మిన్భుజపదధర్యో బ్రహ్మవర్చసగామస్యాస్మాగేతాగుం సౌరేజశ్వేతాం వశామానభేదాముమేవాదిత్యగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి వైరోయోపో భవత్యసో వాతో జాయతో బిల్వ ఉదతిష్టత్సయో బ్రహ్మవర్చసమవరుంధే బ్రాహ్మణత్యాంబృహర్ణేమాలభేదాభిచరన్వారుణందరుణేణ భ్రాతర్యంగ్రాహయిత్వా బ్రహ్మణా స్మృతే బృహర్ణే భవత్యే బ్రహ్మణా రూపయం సమర్థ్యై స్ఫోయోపభవతి వజ్రమే స్ఫోవజ్రమేవాస్మై ప్రహరతి శరమయం బరిహిష్యణా దేవైనం వైభేదయిద్మోభినత్తే వైనం వైష్ణవం విష్ణుమేవ స్వేన భాగేనాపధాపతి సేవాస్మై యజ్ఞం ప్రయచ్చత్యుపైనమతి వామనోభవతి వైష్ణవ కేశదేవతమర్థ్యై పాష్ట్రమభేద పశుకా భక్తష్టావే పశూనాం మిథునానాం ప్రజనగితాలమేవ స్వేన భాగేనాపధాపతి సేవాస్మై పశూన్ మిథునాం ప్రజనయతి ప్రజాహివాయేతస్మిన్ ప్రసభ ప్రవిష్టాశేష పుమాన్ సన్వడవ సాక్షాదేవ ప్రజాం పశూనవరుంధే మైత్రజ్ఞ శ్వేతమానభేద సంగ్రామే సంయత్తే సమయకామో మిత్రమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవైనం మిత్రేణ సన్నయతి విశాలో భవతి వ్యవసాయయత్తేవైనం ప్రజా భక్త్యం కృష్ణమానభేద వృష్టియామ ప్రజాపతిర్వే వృష్ట్యాయీశ ప్రజాపతిమేవ స్వేన భాగేయేనోపధాపతి స ఏవాస్మై పర్జన్యం వర్షయతి కృష్ణోభవత్తేజద్వే వృష్టే రూపకం రూపేణైవ వృష్టిమవరుంధే శమలో భవతి విద్యుతమేవాస్మై జనయిత్వా వర్షయత్యవా శృంగో భవతి వృష్టిమేవాస్మై నియచ్చతి వరుణగం సుశుభానమన్నాద్యన్నోపానమత్సేనాం వారుణే కృష్ణాం పశామపశ్యత్తాగస్వాయే దేవతాయాలభరతమన్నాద్యముపానమద్యమలమన్నాద్యాయసంతమన్నాద్యన్నోపణమేత్సేతాం వారుణే కృష్ణాం పశామాలభేదవరుణమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవాస్మాన్నం ప్రయచ్చత్యన్నాదయేవ భవతి కృష్ణా భవతి వారుణే సమర్థే మైత్రజ్ఞ శ్వేతమానభేదవారుణం కృష్ణమపాంచౌషధీనాంచావన్నగామో మైత్రే వాషధయో వారుణే రామోపాంచ ఖలు వాషధీనాంచోపజీవామో మిత్రావరుణా వేవ స్వేన భాగధేయేనోపధావతితా దేవాస్మాన్నం ప్రయచ్చదోన్నాదగేవ భవతి పాంచౌషధీనాంచావాలభత ఉభయస్యావరుధ్యే విశాఖోపోవతి ద్వేక్యే దేవదే సమర్థ్యై మైత్రజ్ఞ శ్వేతమానభేదవారుణం కష్టం చోగామయా వీరం నేత్రా భవతి మిత్రేణైవాస్మై వరుణగం శమయదయద్వారుణ సాక్షాదేవేనం వరుణ పాశాన్ముంచుదయధీరాసుర్భవతి జీవద్దేవ దేవా వే పుష్టిన్నావిందంతాం మిథునే పశ్చందస్యాన్న సమరాధయంతామశ్వినా బ్రూతామావయో పుష్టిమస్యాత్సేతామాశ్వినేమానభేదాశ్వినాస్వేన భాగేనోపధావజితావేవాస్మిన్ పుష్టిం ధర్త పుష్యతి ప్రజయా పశుభిః ఆశ్వినం ధూమ్రలామానభేదయోదుర్బ్రాహ్మణ స్వామం విమాధేదశ్వినో వై దేవానామ సోమవాస్తాందౌ పశ్చామపీఠం ప్రాప్నుదామశ్వినా వేదస్య దేవతాయోదుర్బ్రాహ్మణ స్వామం విమాధత్యశ్వినా వేవస్వేన భాగధేనోపధామదిగా వేవాస్మై సోమపీఠం ప్రయచ్చద ఉపైనగం సోమపీఠో నమదియద్ధూమ్ర భవతి ధూమ్రిమాణమేవాస్ మానవహంతిలామో భవతి ముఖదేవాస్మిన్ తేజో దాదివాయవ్యంగో మృగమానభేదయమజగ్భివాగం సమభిషగుంస యదపూతావాహేదం వాగచ్చతి యమజగ్భివాగం సమభిషగుంసం జనేషగ్రామ్యః పశుర్నారణ్యో యద్గో మృగో నేమేషగ్రామే నారణ్యేయమజగ్భివాగం సమభిషగుంసంతి వాయుర్వై దేవానాం పవిత్రం వాయుమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవై ఏనం భవయతి పరాజీవాస్మై వ్యుచ్ఛంతే వ్యుచ్ఛతి తమః పాత్మానం ప్రవిశతి యస్యాశ్మినేశస్యమానే సూర్యో నావిర్భవతి సౌర్యం బహురూపమానభేదావమేవాదిత్యగ్రస్తేన భాగధేయేనాపధావతి స ఏవాస్మాత్తమః పాత్మానమపహంతి ప్రతీర్చ్యస్మై వ్యుచ్ఛంతే వ్యుచ్ఛత్య పదమః పాత్మానగం హతే ఇంద్రం వా విశ్వరస్పరేంద్రం నరో మరుతో యద్ధవో దివో యావశ్శర్మ భరేష్మింద్రగం సుహవగం హవామహేగం హోముజగం సుకృతం దేవ్యంజనం అగ్నిం మిత్రం వరుణగం సాతగేభగం ద్యావా పృథివీ భరతః స్వస్తయే మమత్తు నః పరిజ్ఞావదర్హా మమత్తు వాతో అవాం గృహన్మాన్ శీతమింద్రావర్వదా ఇమం నష్టం నో విష్కేవరివస్యంతు దేవాః ప్రియావో నామ హువే దురాణాః ఆయత్రమన్మరుతో వావశానాః శిరసేకం భానుభిః సంమిమిక్షురేతే రష్టభిస్తరుక్మభిః సుఖాదయః ఏవాసీమంత యుష్మినో అభీరవో విద్రే ప్రియస్య మారుతస్య ధామ్నః అగ్న్యః ప్రథమోమసుభిర్నావ్యాః సోమో రుద్రేభిరభిరక్షదుత్మనాః ఇంద్రో మరుద్భిర్ధాగ్నోత్వాదిత్యేర్నో వరుణస్తకంసిషాతు సన్నో దేవోమసుభిరగ్నిస్తకం సోమస్తనోభిరుద్రియాభిః సమింద్రో మరుద్భిర్యజ్ఞిః సమాదిత్యేర్నో వరుణో అజిజ్ఞపద్ యథాదిత్యావదుభిః సంభోవర్మరుద్భిరుద్రా సమజానతాభిః ఏవాత్రణామన్నహృణీయమానా విశ్వే దేవాః సమనసో భవంతు కుత్రాచిద్యస్య సమృతో రణ్వానరో నిధనయే అర్హంతశ్చిద్యమింధతే సంజనయంతి జంతవః సయ్యదిశో వనామహేతగం హవ్యామానుషాణాం ఉదగ్యుమ్నస్య శవసృతస్య రశ్మిమాదదే యజ్ఞో దేవానాం ప్రత్యేతి సుమ్నమాదిత్యాసో భవతా మృణయంతః ఆవోర్వాజేసు మదర్వృత్యాగుంభోశ్చిద్యామని భోమిత్తరాధు శుచిరవ సూయమసా అదబ్ధముపక్షేది వృద్ధవయా సువీర నష్టాంతి దూరదూరాద్యాదిత్యానాం భవతి ప్రణీతౌ ధారయంత ఆదిత్యా సోదృక్సాదేవా విశ్వస్య భువనస్య గోపాః దీర్ఘాధియో రక్షమాణా దుర్యమృతావానశ్రయమానా ఋణాని భూమేర్ధారయంత్రేగం రుద్యోంత్రేణ వ్రతా విదథే అంతరేషాదిత్యా మహిమో మహిత్వంతదర్యమన్వరుణమిద్రచారు క్షత్రియాగం అవహాదిత్యామహే సుమృడేకాగం అభిష్టయే నదక్షిణామితికితేన సవ్యాన ప్రాచీనమాదిత్యానోత పశ్చా ్యాజిద్వసమోధీర్యాజిద్యుష్మానీతో అభయం జ్యోతిరస్యా ఆదిత్యానామవసా నూతనేన సక్షేమహి శర్మనాశంతమేన అనాగాస్త్వే అదిత్వే దురాశయమై యజ్ఞం దశ్రోషమాణాః ఇమం మే వరుణస్సుధీహమద్యాజమిడయ త్వామవస్యురాజకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తేమానో హవిర్భిః అహేణమానో వరుణేహ భోభ్యురుదగం సమానాయ ప్రమోషీః ఓం ప్రజాపతిః ప్రజా అసృజలతా సృష్టా ఇంద్రాగ్నే అపాగోహతాగం సోజాయత్ ప్రజాపతిరింద్రాగ్నే వై మే ప్రజా అపాభుక్షతామిసేతమైంద్రాగ్నమేకాదశకపాలమశ్శబ్దం నిలవపత్తామస్మై ప్రజా ప్రాసాధయతామింద్రాగ్నే వాగేతస్య ప్రజాపగోహతో యోలం ప్రజాయేషన్ ప్రజాన్న విందత ఐంద్రాగ్నమేకాదశకపాలం దర్భవేత్ ప్రజాగామైంద్రాగ్నీ ఏవ స్వేన భాగధేనోపధావేవాస్మై ప్రజాం ప్రసాధయతో విందదే ప్రజామైంద్రాగ్నమేకాదశకపాలన్యర్వపేత్ స్పర్ధమానః క్షేత్రే వాసజాతేషు వేంద్రాగ్నీ ఏవ స్వేన భాగధేయేనోపధావేభ్యామేవేంద్రియం వీర్యం భ్రాతుర్వ్యస్య వృంగేమి పాత్మనః భ్రాతుర్వేణ జగ ఏతే భవా ఏతస్మాదింద్రియం వీర్యం గ్రామధియః సంగ్రామముఖ ప్రజాయేంద్రాజ్ఞమేకాదశకపాలం నిర్వహేత్ సంగ్రామముఖ ప్రజాస్యన్నింద్రాగ్నిస్తేన భాగేమోపధావతి తావేవాస్మిన్నింద్రియం వీర్యం ధత్తః సహేంద్రియేణ వీర్యేణోప ప్రజాయదిదగం సంగ్రామం వివాహేంద్రియేణ వీర్యేణ్యేజస్సంగ్రామం జయత్యేంద్రాజ్ఞమేకాదశకపాలం నిర్వహేత్ సంగ్రామం జిత్వేంద్రాగ్ని ఏవస్తేన భాగేనోపధావేవాస్మిన్నింద్రియం వీర్యం ధత్తోనేంద్రియేణ వీర్యేణ వ్యధ్యతే భవానేతస్మాదింద్రియం వీర్యం గ్రామధియేతి జనతామేంద్రాజ్ఞమేకాదశకపాలం నిర్వహేత్ జనతామేష్యన్నింద్రాగ్ని ఏవస్తేన భాగేనోపధావేవాస్మిన్నింద్రియం వీర్యం ధత్తః సహేంద్రియేణ వీర్యేణ జనతామేతి పౌష్ణ్యం దూషా వాయింద్రియస్య వీర్యస్యాన ప్రదాత భూషణమేవస్తేన భాగేనోపధావతి సేవాస్మాయింద్రియం వీర్యమన ప్రయక్షతి క్షేత్రవత్యం జలం నిర్వపేత్ జనతామాగత్యేయం వై క్షేత్రస్య పతిరస్యామేవ ప్రతిష్టత్యేంద్రాజ్ఞమేకాదశకపాలమువరిష్టాన్నిర్వపేతస్యామేవ ప్రతిష్టాయేంద్రియం వీర్యం ఉపరిష్టాదాత్మం ధత్తే అగ్నయే పృథికృతే పురోడాశమష్టాకపాలం నిర్వపే ద్యోదశ పూర్ణమాసయాజీ సన్నమాభాస్యాహం వా పూర్ణమాధీం వాదిపాదయే ప్రసోమాయేధోధ్యపచేనై ద్యోదశ పూర్ణమాసయాజీ సన్నమాభాస్యాహం వా పూర్ణమాధీం వాదిపాదయత్యజ్ఞమేవ పృథికృతజ్ఞస్వేన భాగేనోపధావతి సేవైనపథాత్మన్థామపి నయత్యనగ్వాన్ దక్షిణావధీక్రేణతమర్ధ్యాగ్నయే ప్రతపదయే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యాహిరాజ్ఞస్తన్నం వృత్తమిపదరే లగ్నమేవ వ్రతపదిజ్ఞస్వేన భాగేయేనాపధావతి సగేవైనం వ్రతమాలంభయతి వృత్యోభవత్యగ్నయే రక్షోగ్నే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యగం రక్షాగం త్రిగజేరన్నగ్నిమేవ రక్షోహనగ్ఞస్వేన భాగేయేనాపధావతి స్మాక్షాగస్యపహంతి నిషితాగం ప్రేరతే సంప్రేణాన్యేవైనాని హంతి పరిశ్రుతే యాజయే ద్రక్షదామనందపచారాయ రక్షోగ్నీయాగ్రానభాగ్యే భవతో రక్షదాగస్కృత్యాగ్నే రుద్రపదే పురోడాశమష్టాకపాలం నిర్వపేదభిజరన్ నేదావాస్య ఘోరాతనోర్యద్రుద్రస్తస్మాగేవై నమావృష్టది తాజగాత్రిమార్చత్యగ్రయే సురభిమదే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యస్య గావో వా పురుషా వా ప్రమీయే రజయో వాభియా దేశా వాస్య భేణజ్యాతనోర్యత్సురభిమీతయైవాస్మై భేణజం కరోతి సురభిమదే భవతి పూజే గంధస్యావహత్యాగ్నే క్షామవదే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ సంగ్రామే సంయత్తే భాగధేయే నైవైనకం జీవదిశయం పరేషాం ప్రసమీయతే జగదితకం సంగ్రామమభివాగేతానుచ్యతేధాం పంచ ప్రమీయందే పురుషా హృదయస్య ప్రియతమాగ్నయే క్షామవతే పురోడాశమష్టాకపాలం నిర్వపే భాగధేయే నైవైనకం శమయదిలైషాం పురాయుషోపర ప్రమీయతేభివాగేషయేతస్య గృహానుచ్యతయస్య గృహాంతఃత్యగ్నయే క్షామవదే పురోడాశమష్టాకపాలం నిర్వపే భాగధేయే నైవైనకం శమయదినాస్యాపరం గృహాంతహతి అగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యం కామోనోపనమే జగ్నిమేవ కామగ్నస్వేన భాగధేయేనోపధావతి సేవైనం కామేన సమర్థయత్యుపైనం కామోనమత్యగ్నయేయమిష్ఠాయ పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ స్వర్ధమానః క్షేత్రే వాసజాతేషు వాగ్నిమేవ యమిష్ఠగ్నస్వేన భాగధేయేనోపధావతి నైవేంద్రియం వీర్యం భ్రాతుర్యస్య యువ భాత్మనా భ్రాతుర్యేణ జగతేగ్నయేయమిష్ఠాయ పురోగాసమష్టాకపాలం నిర్వేదర్యమానాన్యమేవస్తేన భాగేనాపధావేవాస్మాద్రక్షాకంసయమయమయుష్మదేవరాజమష్టాకపాలం నిర్వేద్యకామయేదర్వమాయమేవాయుష్మన్ధ్యస్వేన భాగేనాపధావతిసయేవాస్మిన్నాయుర్దధాది సర్వమాయులే జాతవేదసే పురోణాసమష్టాకపాలం నిర్వేద్భూతికామోగ్నిమేవ జాతవేదస్తేన భాగేనాపధావతి సేవైనం భూలింగమయతి భవత్యేవాగ్నయే రుక్మదే పురోణాసమష్టాకపాలం నిర్వేద్ధృక్కామోగ్నిమేవ రుక్మంతస్మేన భాగేనాపధావతి సేవాస్మిన్ృజందధాది రోచదేవాగ్నయేజస్పదే పురోణాసమష్టాకపాలం నిర్వేత్తేజస్కామోగ్నిమేవ తేజస్మందస్మేన భాగేనాపధావతి సేవాస్మిన్ తేజో దధాది తేజస్వేమ భవత్యగ్నగే సాహంత్యాయ పురోణాసమష్టాకపాలం నిర్వేత్ శీక్షమాణోగ్నిమేవ సాహంత్యగ్నస్వేమ భాగేనోపధావతి తేనైవ సహ తేజగం శీక్షతే అగ్నయేన్నవదే పురోడాసమష్టాకపాలం నిర్వభేద్యః కామయేతాన్నవాన్ సామిత్యగ్నిమేవాన్నవంతగ్నిస్వేన భాగధేయేనోపధావతి సయేవైనమన్నవంతం కరోత్యన్నవానేవ భవత్యగ్నయేన్నాదాయ పురోడాసమష్టాకపాలం నిర్వభేద్యః కామయేతాన్నాదస్యామిత్యగ్నిమేవాన్నాదగ్నిస్వేన భాగధేయేనోపధావతి సయేవైనమన్నాదం కరోత్య ఎన్నాదయేమ భవత్యగ్నయేన్నవదయే పురోణాసమష్టాకపాలం నిర్వభేద్యః కామయేతాన్నపదస్యామిత్యగ్నిమేవాన్నపదిగ్స్వేన భాగధేయేనోపధావతి సయేవైనమన్నపదింకరోత్యన్నపదిరేమ భవత్యగ్నయే భవమానాయ పురోణాసమష్టాకపాలం నిర్వభేదగ్నయే పాపకాయాగ్నయేసుతయే జ్యోగామయా వీయదగ్నయే భవమానాయ నిర్వపది ప్రాణమేవాస్మిన్ తేన దధారియదగ్నయే పాపకాయ వాచమేవాస్మిన్ తేన దధారియదగ్నయే శుచయ ఆయులేవాస్మిన్ తేన దధాచ్యుదయ వీరా సంభవతి జీవత్యేవైతామేవ నిర్వభేచ్చక్షుష్కామోమిదగ్నయే భవమానాయ నిర్వపది ప్రాణమేవాస్మిన్ తేన దధారియదగ్నయే పాపకాయ వాచమేవాస్మిన్ తేన దధారియదగ్నయే శుచయ చక్షుదేవాస్మిన్ తేన దధాచ్యుదయజంధో భవతి ప్రేమ పశ్యత్యగ్నే పుత్రపదే పురోడాసమష్టాకపాలం నిర్వభేదింద్రాయ పుత్రిణే పురోడాసమేకాదశకపాలం ప్రజాకామోగ్నిరేవాస్మై ప్రజాం ప్రజనయతి వృద్ధామింద్ర ప్రయచ్చత్యగ్నయే రసవదే క్షీరేశం నిర్వభేద్యః కామయే రసవాన్ సామిత్యగ్నిమేవ రసవంతగ్నస్వేన భాగధేయేనోపధావతి సయేవైనకం రసవంతం కరోతి రసవానేవ భవత్య క్షీరే సాక్షాదేవరసమవరుంధేగ్నగే వసుమదే పురోణాసమష్టాకపాలం నిర్వభేద్యః కామయేద వసుమాన్ సామిత్యగ్నిమేవ వసుమంతగ్నస్వేన భాగధేయేనోపధావతిసయేవైనం వసుమంతం కరోతి వసుమానేవ భవత్యగ్నగే వాజసతే పురోణాసమష్టాకపాలం నిర్వభేత్ సంగ్రామే సంయత్తే వాజం వాగేషసుశీర్షదయస్సంగ్రామం ఖలు వై దేవానాం వాజసదగ్నిమేవ వాజసదగ్నస్వేన భాగధేయేనోపధావతి ధావతి వాజగృహంతి వృత్రం జయభిదగుం సంగ్రామమసో అగ్నిమన ప్రతిధృషే భవత్యగ్నయేమదే పురోడాసమష్టాకపాలం నిర్వభేద్యస్యాగ్నాభగ్నిమభ్యుర్భరే యుర్నిర్దిష్టభాగో వా ఏతయోరణ్యో నిర్దిష్టభాగోన్యస్తో సంభవంతో యజమానమభిసంభవతః సగేశ్వర ఆర్తిమాగ్నిమదే నిర్వపతి భాగధేయే నైవైనౌ శమయతి నార్తిమార్చతి యజమానాగ్నయే జ్యోతిష్మదే పురోడాసమష్టాకపాలం నిర్వపేద్యస్యాగ్నిర్ధృతో హృదయగ్నిహోత్ర ఉద్వాగేతపర ఆదేప్యానోద్ధృత్య ఇత్యాహుస్తత్తథాన కార్యం యద్భాగధేయమభిపూర్వబుద్ధ్రియతేమరోభ్యుద్ధ్రియేతేవాక్షాణాని సన్నిధాయ ప్రథమం యజ్ఞే అగ్నిస్వాజ్యో నేరసి జాతవేదా. త్రియా త్రిష్టుభాజగత్యా దేవేభ్యోహవ్యం వహత ప్రజానం నిధిషంతోభిదేవైనగ్నస్వాద్యోనే ప్రజనయత్యేషమామసోగ్నిరిత్యాహుర్జ్యోతిస్వాస్య పరాపతిష్పదే నిర్వపతి దేవాస్య జ్యోతిః పరాపతి దేవావరుంధే వైష్పాదరం ద్వాదశకపాలన్యర్వేద్వారుణం శరం దేత్రావిందే జలమభిజస్య మానో యద్వేష్వానరాద్వాదశకపాల భవతి సంవత్సరో వాగ్యర్వేష్వానరః సంవత్సరే నైవైనగ్రస్పదయత్యపపాపం వర్ణగం హదే వారుణే నైవైనం వర్ణపాశాన్ముంజతిక్రావిన్నా పునాదిహిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పురాత్యేవైన మాధ్యమస్యాన్నం భవ సంవత్సరో వాతస్యాశాంతోయోనిం ప్రజాయే పశూనాం నిర్దహతియోనిం ప్రజాయే సన్ ప్రజాన్నవీంద్రదేయద్వేష్వానరో ద్వాదశకపాలో భవతి సంవత్సరో వాగ్యర్వేష్వానరః సంవత్సరమేవ భాగధేయేన శమయతి సోస్మై శాంతస్వాద్యోనే ప్రజాం ప్రజనయతి వారుణే నైవైనం వర్ణపాశాన్ముంచ్రావున్నా పునాది హిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పునాద్యేవైనం విందదే ప్రజాం వైష్మాలం ద్వాదశకపాలం నిర్వపేత్తే జాతే గణష్టాగపాల భవతి గాయత్రియై వైనం బ్రహ్మలక్షసేన పునాదియన్నవకపాలస్త్రిపదైవాస్మిన్ తేజోదశాదియద్దశకపాలోభిరాజైవాస్మిన్న ్రియం దాదయద్వాదశకపాలో జగత్యైవాస్మిన్ పశూన్ దాదయస్మిన్ జాతకేతామిష్మిన్ నిర్వపతి భూతకేవతేజస్మిన్నాదగింద్రియాోకాక్షిద్యోదరసమోన్నమాసగాజీ సన్నమాస్యాంబాపోర్ణమాజేం వాది పాదయతి సువర్గాయ హి లోకాయ దర్శమోర్ణమాస విద్యేదేవేష్వానరం ద్వాదశకపాలం నిర్మవేదమాహాస్యాహం వాపోర్ణమాధీం వాదిపాద్య సంవత్సరో వాగ్యర్వేష్వానరః సంవత్సరమేవ ప్రీణాత్యథో సంవత్సరమేవాస్మాపదధాతి సువర్గస్య లోకస్య సమస్యాసో దేవతా దేవాన్ వారభ్య సువర్గం లోకమేదివీరహావాహే దేవానాంగ్యోగ్నిమద్వాసయతేన వాజేదస్య బ్రాహ్మణార్థాయవః పురాణమక్షన్నాజ్ఞేయమట్టాకపాలం నిర్వపేద్వైష్మానరం ద్వాదశకపాలమగ్నిమద్వాసయశ్చాకపాల భవద్యష్టాక్షరా గాయత్రీ గాయత్రోజ్ఞావానేవాగ్రస్తస్మా ఆదిశంకరోత్యథో యథా జనయ్యదేవ సంకరోతి తాదృగేవద్వాదశకపాలో వైష్మానరో భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరః ఖలు స్వామేవైనయోనింగమయ్యాభ్యమస్యాన్నం భవతి వైష్మానరం ద్వాదశకపాలం నిర్వపేన్మార్దకం సప్తకపాలం గ్రామకామాహవనీయేష్మానరమధిశ్రయమారుతం వామవత్సదస్యభిషత్యే ద్వాదశకపాల వైష్మానర భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరే నైవాస్మే జాతాగశ్చామయతి మారుతో భవతి మరుతో వై దేవానాం విశోదేవ విషే నైవాస్మే మనుష్ట విషమవృంధే సప్తకపాలో భవతి సప్తగణా వై మరుతో గణశగేవాస్మే జాతానవరుంధే నోచమానాసారయతి ఆదిత్యం చలం నిర్వపేత్ సంగ్రామముఖ ప్రయాస్యం నియం వాదిచరస్యామేవ పూర్వే ప్రతిష్ఠంతి వైష్మానరం ద్వాదశకపాలం నిర్వపేదాయతనం గత్వా సంవత్సరో వాగ్యర్వైష్మానరః సంవత్సరః ఖలు వై దేవానామాయతనమేవ స్మాద్వాయతనా దేవాసు సురాజ్వేష్మానం ద్వాదశకపాలం నిర్వపతి దేవానామేవాయతనేయతేతస్మిన్వాతో ప్రజాతేజో విద్విషాణయోరన్నమత్యవేష్మానం ద్వాదశకపాలం నిర్వపేద్విద్విషాణయోరన్నం జగ్వా సంవత్సరో వా అగ్నిర్వేష్మానసంవత్సరస్వశితమేవాద్యినాస్మిన్ ప్రజాతే సంవత్సరాయ వాతౌ సమమాదేయౌ సమమాదేతయోర్య పూర్వభిద్రక్య ధియం వరుణాగ్రహ్ణాదివేష్మానరం ద్వాదశకపాలం నిర్వపేత్ సమమానయోః పూర్వభిద్రక్య సంవత్సరో వాగ్నిర్వేష్మానరః సంవత్సరమేవా ద్వాదర్వరుణం పరస్తాదభిద్రక్య జనైనం వరుణాగ్రహ్ణాప్యావ్యం వాదేశ ప్రతిగృహ్ణాదియోవిం ప్రతిగృహ్ణాదివేష్మానరం ద్వాదశకపాలం నిర్వపేతమిం ప్రతిగృహ్య సంవత్సరో వాగ్నిర్వేష్మానరః సంవత్సరస్వదితామేవ ప్రతిగృహ్ణాదినావ్యం ప్రతిగృహ్ణాత్మనోవాయమాత్మోదయభయాదత్ప్రతిగృహ్ణాత్యస్వం వా పురుషం వా వేష్మానరం ద్వాదశకపాలం నిర్వపేతు భయాదత్ప్రతిగృహ్య సంవత్సరో వాగ్నిర్వేష్మానరః సంవత్సరస్వదితమేవ ప్రతిగృహ్ణాదినాత్మనోమాత్మాత్మోదివైష్మానరం ద్వాదశకపాలం నిర్వపేత్ సరిమేష్యాన్ సంవత్సరో వాగ్నిర్వేష్మానరోయలాఖలు ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సర సాదామే సరిమభిప్రచ్యవతేమాస్మై ప్రజాభవంతి యో మే సంవత్సరం ప్రయజ్జన విభుంజత్య ప్రతిష్టానో మే సభవత్యేతమేవ వేష్మానరం పునరాగత్య నిర్వపేద్యమేవ ప్రయుంక్తేనం భాగతేజేన విమంచతి ప్రతిష్ఠత్తేయ్యారజ్వోత్తమాంగ్రామాజేత్తాం భ్రాతృవ్యాయ ప్రహిణయాన్నిర్గతిమేవాస్మై ప్రహియోగీ.